ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 11వ భాగం. కనుక మనకి ఇప్పుడు V1 = V × T1/273 అయినాయి. V2 = VT2/273 అని రెండు ఫలితాలు ఉన్నాయి. ఈ రెండు సమీకరణాలని ఒకదానితో ఒకటి భాగారిస్తే V1/V2 = T1/T2 అనే సరళమైన ఫలితం మిగులుతుంది. ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో వ్యక్తం చేయటం వల్ల ఇదే లాభం. పై సమీకరణాన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, ఒక వాయువు యొక్క ఆయతనం దాని కెల్విన్ ఉష్ణోగ్రత బట్టి అనులోమంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాయువు యొక్క పీడనం స్థిరంగా ఉందని అనుకోవాలి, ఎందుకంటే పీడనం మారితే ఉష్ణోగ్రత మారకపోయినా ఆయతనం మారుతుంది. ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు పీడనానికి ఆయతనానికి మధ్య సంబంధాన్ని వ్యక్తం చేసేదే బాయిల్ నియమం. బాయిల్ నియమం ప్రకారం ఉష్ణోగ్రతని T1 అనే స్థిర విలువ వద్ద నిలిపినప్పుడు P1 P2 అనే పీడనాల వద్ద ఒక వాయువు యొక్క ఆయతనం V1 VX అయితే ఈ రాశుల మధ్య సంబంధాన్ని ఇలా వ్యక్తం చేయవచ్చు, P2 × VX = P1 V1. అంటే పీడనాన్ని P1 నుంచి P2కు మార్చినప్పుడు ఆయతనం V1 నుంచి VXకి మారింది అన్నమాట. అయితే ఈ మార్పు ఉష్ణోగ్రతలో మార్పు వల్ల వచ్చింది కాదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పీడనాన్ని P2 వద్దే ఉంచి ఉష్ణోగ్రతని T2కి పెంచితే ఆయతనం యొక్క కొత్త విలువ V2ని మళ్ళీ గే లుసాక్ నియమం ప్రకారం ఇలా వ్యక్తం చేయవచ్చు, V2/VX = T2/T1. ఈ సమీకరణం నుంచి వచ్చిన VX విలువని పై సమీకరణంతో ప్రతిక్షేపిస్తే P2 × V2 T1/T2 = P1 V1. పై సమీకరణంలో రాశుల స్థానాలని కొద్దిగా మార్చి రాస్తే P2 × V2/T2 = P1 V1/T1. అంటే ఒక వాయురాశికి సంబంధించి PV/T అనే రాశి మారదు అన్నమాట. ఆ మారని స్థిరాంకాన్ని R గా సూచిస్తే PV = RT అనే సూత్రం వస్తుంది. అయితే వాస్తవ వాయువుల మీద కొలతలు తీసుకుంటే పై నియమాన్ని వాయువు ఖచ్చితంగా సంతృప్తిపరచదు. వాస్తవ వాయువుల విషయంలో పై నియమం ఉజ్జాయింపుగా మాత్రమే సరిపోతుంది. ఒక పరిపూర్ణమైన ఆదర్శవంతమైన వాయువు అనేది ఉంటే దానికి పై నియమం వర్తిస్తుంది. అందుకే పై నియమాన్ని ఆదర్శ వాయు నియమం అంటారు. తరువాత అంశం ఉష్ణం. వాయుచలన సిద్ధాంతం. వాయురాశిలో నిండా ఉన్నది పరమాణు రాశి అన్న భావనే నిజమైతే, ఇంతవరకు మనం చెప్పుకున్న వాయుధర్మాలని పరమాణు సిద్ధాంతంతో వివరించడానికి సాధ్యం కావాలి. అలాంటి ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా 1738లో చేసిన వాడు బెర్నూలీ. వాయువులో ఉన్న రేణువులు, పరమాణువులు, అణువులు అన్నీ దూరదూరంగా ఉన్నాయంటే అవి నిరంతరం కదులుతూ ఉండొచ్చు అని అనుకోవచ్చు. అలా కాకుండా వాయువులో ఉండే రేణువులన్నీ నిశ్చలంగా ఉన్నాయంటే గురుత్వ ప్రభావంతో అన్నీ పాత్ర అడుక్కి చేరి అక్కడే ఉండిపోతాయి. ద్రవాల, ఘనాల విషయంలో సరిగ్గా అదే జరుగుతుంది. ఈ పదార్థాలలో రేణువులు పూర్తిగా స్వేచ్ఛగా కదలలేవు, అందుకే అవి పాత్ర అడుక్కి ప్రవహించి లేదా దొర్లి పాత్ర అడుగు భాగంతో సంపర్కాన్ని పొందుతాయి. కనుక వాయువులో ఉండే రేణువులు ఒకదానితో ఒకటి ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయన్న భావనే వాయుచలన సిద్ధాంతానికి ఆధారం.